विष्णु चित्तात्मजा गोदा श्रीधन्वी पुरवासिनी प्रिया श्रीरंगनाथस्य सानो रक्षतु सर्वदा। वो श्रीमत्यै गोदादेव्यै नमः। ఈరోజు పాసురం వంగ కడల్ కడైంద మాధవని కేశవని వంగ కడల్ కడైంద మాధవని కేశవని తింగళ్ పాసురం యొక్క తాత్పర్యం. ఓడలలో కూడిన క్షీరసముద్రమును మదింపజేసి లక్ష్మీదేవిని పొంది మాధవుడని పిలువబడువానిని, బ్రహ్మ రుద్రాదులను కూడా తమ తమ పనులయందు నియమించువాడును అగువానిని, రేపల్లెలో చంద్రబింబము వంటి ముఖములు కలిగి అపురూపమైన ఆభరణములను దాల్చిన గోపికలు సమీపించి మంగళము పాడి పరా అను వాద్యమును లోకుల కొరకును భగవద్దాస్యమును తమ కొరకును పొంది ఉన్నారు. ఆ ప్రకారము లోకమున కంతకును ఆభరణమైన శ్రీవిల్లి పుత్తూర్లో అవతరించి ఎల్లప్పుడూను తామరపూసల మాలికను మెడలో ధరించు శ్రీభట్టనాథుల పుత్రికయగు గోదాదేవి ద్రావిడ భాషలో 30 పాసురములను మాలికగా సంతరించినది. ఈ 30 పాసురములను క్రమము తప్పక చదువువారు గోపికలు శ్రీకృష్ణు నుండి పొందిన ఫలమును, గోదాదేవి వ్రతమునాచరించి పొందిన ఫలమును కూడా పొందెదరు. కేవలము చదువుట చేతనే తామరపువ్వు రేకుల వంటి కన్నుల కలవాడు, ఎత్తైన భుజశిరస్సులు కలవాడును, లక్ష్మీ భర్తయు 4 భుజములు గల శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడై సర్వత్రా సర్వదా ఆనందమును ప్రసాదించును. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.